సూర్యకాంతి పుస్తకం 9వ భాగం. అప్పుడు హెల్మ్హోల్ట్జ్కి మరో ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, ఒకవేళ సూర్యుడే తన గురుత్వాకర్షణ శక్తి వలన తానే కుదించుకుపోతూ చిన్నదిగా మారుతున్నాడా? అలా అయితే ఆ పదార్థంలో ప్రతి చిన్న ముక్క కేంద్రం వైపు ఆకర్షింపబడి కేంద్రంలో పడిపోతూ ఉంటుంది. అంటే సూర్యుడే తన చుట్టూ ఉన్న పదార్థాన్ని తన కేంద్రం వైపు లాక్కుంటున్నాడన్నమాట. కేంద్రంలో పడే పదార్థం సూర్యుని గురుత్వాకర్షణ వలన గతిశక్తిని పొందుతుంది. ఈ శక్తే సూర్యప్రకాశంలోని కాంతిగాను వేడిగాను వ్యక్తమవుతుంది. అంటే ఈ పద్ధతిలో ఆలోచిస్తే సూర్యుని శక్తికి సూర్యుని గురుత్వాకర్షణే మూలం. ఇలా అయితే సూర్యుడిలోని ద్రవ్యరాశి అంతా అలా నిరంతరం సూర్యుని కేంద్రంలో పడిపోతూ ఉంటే ఏదో ఒక దశలో ఆ ప్రక్రియ ఇక ముందుకి సాగలేని పరిస్థితి వస్తుంది. సూర్యుడు అంతకన్నా కుంచుకోలేని స్థితి వస్తుంది. అప్పుడిక ఈ శక్తికి మూలం హరించుకుపోతుంది. కానీ ఇలా జరగటానికి ఎంతకాలం పడుతుంది? హెల్మ్హోల్ట్జ్ దీనిని లెక్కించగలిగాడు. సూర్యుడు ప్రతి 3 గంటలకి 1 ఇంచు కుదించుకుపోతేనే దాని నుండి ప్రస్తుతం వచ్చేటంత కాంతిని వేడిమిని ఇవ్వగలదు. ఇలా ప్రతి 3 గంటలకి 1 ఇంచు కుదించుకుపోతే కొన్ని 1,000,000 సంవత్సరాలు గడిచిన తరువాత అసలు కుదించటం అనేది జరగటానికి వీలుండదు. ఈ రకంగా గతంలో క్రమంగా కుంచుకుంటూ వస్తే ఆదిలో సూర్యుడి పరిమాణం ఇంకా పెద్దదై ఉండేది అన్నమాట. కొన్ని 1,000,000 సంవత్సరాలుగా మండుతూ ఉండటం వలన సూర్యుడు అసలు పరిమాణం తగ్గి ఇప్పుడు ఈ పరిమాణంలో ఉన్నాడు. ఇంకా ఏంటంటే, సూర్యుడు కుదించుకుపోవడం వలన దాని ద్రవ్యరాశి పెరగదు. కనుక దాని గురుత్వాకర్షణ మీద కూడా ఏ ప్రభావం ఉండదు. అంటే మన సంవత్సర కాలం పొడుగులో ఏ మార్పు ఉండదు. ఏది ఏమైనా హెల్మ్హోల్ట్జ్కి వచ్చిన ఆలోచన చాలా గొప్ప ఆలోచన. అప్పటి నుంచి ఇంచుమించు 10 శతాబ్దం వరకు ఖగోళ శాస్త్రజ్ఞులు హెల్మ్హోల్ట్జ్ భావాలతో తృప్తిపడి ఊరుకున్నారు. అంతేకాకుండా ఆ దశలో ఆ భావాలకి మార్గాంతరం కూడా ఏమీ కనిపించలేదు. సూర్యకాంతిలో ఇక 3వ అంశం, వయస్సు పదార్థం. హెల్మ్హోల్ట్జ్ భావాలతో అందరూ ఏకీభవించలేదు. అతడి అంచనాల ప్రకారం భూమి వయస్సు మరీ తక్కువగా వస్తోంది అనిపించింది. సూర్యుడు ఒక మహావాయురాశి అని, తన స్వంత గురుత్వాకర్షణకి తానే కుంచుకుపోతున్నాడని హెల్మ్హోల్ట్జ్ కాలంలో భావించారు. ఆ వాయురాశి పరిభ్రమిస్తూ ఉంటుంది. సూర్యుడి పరిమాణం తగ్గుతుంటే దాని పరిభ్రమణ వేగం పెరుగుతూ ఉంటుంది. వేగం పెరుగుతుంటే అప్పుడప్పుడు కొంత ద్రవ్యరాశి సూర్యుడి అంచు నుండి విసిరివేయబడుతుంది. ఇలా బయటకు నెట్టివేయబడిన పదార్థమే గ్రహాలుగా మారుతుంది.